యాభై సుషుప్త తురియాలు. నాయనా, నువ్వు జాగ్రత్ స్వప్నాలను గురించి లోతుగానే ఆలోచించావు, కాని వాటిపైన సుషుప్తము, తురియము అని రెండు అవస్థలున్నాయి. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు వీటిని గూడా పరిశీలించాను. నీకు ఆ విషయాలు గూడా చెబుతా విను. ఆయ్సర్వ్ 97. జాగ్రత్ స్వప్న రూపాలైన దృశ్య దర్శనాలను పొందుతూ సుఖదుహకాలను అనుభవిస్తున్న జీవుడికి మధ్య మధ్యలో ఇవి నాకు ఎందుకు, నేను చిత్తాన్ని వదిలేసి ప్రశాంతిగా ఉంటాను అనే భావం కలుగుతూ ఉంటుంది. కాని ఆ భావం ఎక్కువసేపు నిలబడదు. ఆ భావం నిలబడి ఉన్నంతసేపు వాడు సుషుప్తి దశను అనుభవిస్తాడు. ఆ తరువాత వాడు సుషుప్తి నుంచి జారిపోయి ఇటు స్వప్నంలోకో అటు జాగ్రత్తలోకో వచ్చి పడతాడు. ఒక్కొక్కప్పుడు జాగ్రత్త దశలో ఉండగా కూడా జీవుడి మనస్సుకి ఇలాంటి స్థితి సంభవిస్తూ ఉంటుంది. ఆ స్థితిలో ఏ సంకల్పాలు ఉండవు. ఇవే ధ్యానాది స్థితులు. ఇలాంటి స్థితులు మన మామూలు శరీరంలో ఉండే గోళ్ళు, వెంట్రుకలు మొదలైన వాటి వంటివి. గోళ్ళు, వెంట్రుకలు మొదలైనవి సజీవాల, నిర్జీవాల, చేతనాల, జడాల. అవి మనకు నిత్య జ్ఞాతాల, అజ్ఞాతాల అని నిగ్గదీస్తే ఎటూ తేల్చి చెప్పలేం. వాటికి అన్ని లక్షణాలు ఎంతో కొంత పడుతూనే ఉంటాయి. ఏ లక్షణమూ పూర్తిగా పట్టదు. సుషుప్తి ధ్యానాదుల పరిస్థితి గూడా ఇంతే. సుషుప్తి గురించి ఈ విషయాలన్నీ అవగతమైనాక నేనిక ఆ ధ్యానంలో తురియ స్థితిని గురించి అన్వేషించడం ప్రారంభించాను. అలా పరిశీలించగా సరియైన జ్ఞానమే తురియము అని నాకు తోచింది. ఈ సమ్యక్ జ్ఞానంలో ఒక విచిత్ర పరిస్థితి ఉంది. యథాస్థితమిదం విశ్వం సమ్యగ్బోధాద్విలీయతే యథాస్థితం చ భవతి న చ కించిద్విలీయతే నీ డొట్ ఉడొట్స 137 శ్లో 58. తా సమ్యక్ జ్ఞానం వల్ల ఇప్పుడున్న ఈ ప్రపంచం మొత్తం అంతా లయించిపోతుంది, కనిపించకుండా పోతుంది డొట్. కాని అదే సమయంలో అది ఎక్కడికి పోదు, ఉన్నది ఉన్నట్టే ఉంటుంది డొట్. దీనికి ఉదాహరణలు దొరకడం కష్టం. కొంతవరకు వెలుగు చీకటులను ఉదాహరణగా తీసుకోవచ్చు. వెలుగు వస్తే చీకటి పూర్తిగా పోతుంది, వెలుగు వెళ్ళిపోతే చీకటి మళ్లీ వస్తుంది. ఈ చీకటి ఎక్కడికి పోయి మళ్లీ వచ్చింది? వెలుగులేని చోటు అంటూ ఒకటి ఉంటే ఈ చీకటి అక్కడికి పోయి మళ్లీ వచ్చిందని చెప్పవచ్చు. మామూలు వెలుగు విషయంలో అలాంటి చోటు ఉండవచ్చు. శుద్ధ జ్ఞాన జ్యోతి విషయంలో మాత్రం అది లేని చోటు ఉండే అవకాశమే లేదు. కనుక శుద్ధ జ్ఞాన దశలో చీకటి వంటిదైన ఈ ప్రపంచం ఉన్నది ఉన్నట్లే ఉందని చెప్పాలి. అందుకనే తురియ స్థితిలో ఉన్నవాడికి సయథాస్థితమస్తిదం నూనం నాస్తి చకించన నీ డొట్ ఉడ్స 139 శ్లో 59. జాగ్రత్తు, స్వప్నము, సుషుప్తి అన్నీ యథాస్థితంగా కనిపిస్తూనే ఉంటాయిగాని అవి లేని వస్తువులే అనే అనుభవం ఉంటుంది. దీనికి మరో ఉదాహరణగా నీటిని తీసుకోవచ్చు. నీరు ఘనంగా ఉంటే మంచు అంటున్నా, ద్రవంగా ఉంటే నీరు అంటున్నా, వాయు రూపంగా ఉంటే ఆవిరి అంటున్నా. ఘనత్వం, ద్రవత్వం, వాయుత్వం అనే దశలు నీటిలో యథార్థంగా ఉన్నాయని చెప్పాలా, లేవని చెప్పాలా? రెండు రకాలుగానూ చెప్పవచ్చు. అలాగే విశుద్ధమైన సమ్యక్ జ్ఞానంలో జాగ్రత్ స్వప్న సుషుప్త్యాత్మకమైన ఈ ప్రపంచమంతా ఉన్నది అవుతుంది, లేనిది అవుతుంది అని నేను అర్థం చేసుకున్నాను. ఆయ్సర్వ్ 98. నాయనా వ్యాధ, ఈ విధంగా జాగ్రత్ స్వప్న సుషుప్త తురియావస్థల తత్వాన్ని పరకాయ ప్రవేశ విద్య ద్వారా అర్థం చేసుకున్న నేను ఇంకా మరికొంత అన్వేషణ చేయాలని నిశ్చయించుకున్నాను.